67 లలంతికార సత్వాల సం భా లలంతికాల సత్వాల లలంతికయా పరితః ముక్తాఫల ఖచితనవరత్న మధ్యయాలలాట మధ్య దేశభూషయ 151 శంకర గ్రంథరత్నావళి ఇదముపలక్షణం లలాట పట్టాదీన లసత్ఫాలం యస్యాః సా తథా ఓం లలంతి కాలసత్ఫాలాయ నమ పొదగా ఆం వి నవరత్నముల చుట్టును ముత్యములు బడిన ఆభరణ విశేషమును లలితికాయాభరణమును స్త్రీలు లలాట మధ్య భాగమునందు అలంకరించుకొందుకు ఇది లలాట పట్టాదుల కుపలక్షణము. లలంతికాయనడి ఆభరణముచే ప్రకాశించుచున్న ఫాలభాగము గలదిగాన మహాత్రిపుర సుందరి లలంతికాలసత్ఫాలాయని స్తుతింపబడుచున్నది. ఎందురు ఆ